77 లంబోదర ప్రసూహ సం ధా లంబోదర ప్రసూహ లంబోదరస్య మహాగణేశస్య ప్రసూహ జనేత్రీ మాతేత్యర్థః లంబోదరం ప్రసూత ఇతి వా ఓం లంబోదర ప్రసువే నమః శంకర గ్రంథరత్నావళి ఆం వి లంబోదరు డనగా మహాగణపతి ఆయన తల్లి అని అర్థము లేక లంబోదరుని కనినదిగాన జగన్మాతకు లంబోదర ప్రసూహ అను నామము ప్రసిద్ధము.